పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు దృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసములై తాపసమందార నీ మౌనమే చంద్రకళాధర సహృదయా